యేసయ్యా, నాకు ఆనందం నీవే యేసయ్యా. ఆత్మను దావు, ఆయుష్ పోసావు. ఆత్మను దావు, ఆయుష్ పోసావు. ఆనందముతో జీవించమన్నావు, ఆనందముతో జీవించమన్నావు. మార్చావు, మరణము నుండి విడుదలనిచ్చావు. మరణము నుండి విడుదలనిచ్చావు. మహిమాన్వితుడా, మహోన్నతుడా. మహిమాన్వితుడా, మహోన్నతుడా. మనసార నిన్నే మహిమ సార, నిన్నే మహిమ పరతును. యేసయ్యా నా యేసయ్యా. కాపరి నేనే అన్నావు, మంచి కాపరి నేనే అన్నావు. నిత్య జీవము నిచ్చెదనన్నావు, నిత్య జీవము నిచ్చెదనన్నావు. నిరతము నిన్నే ఆరాధింతును, నిరతము నిన్నే ఆరాధింతును. నీ సన్నిధిలో నడుపుము ప్రభువా, నీ సన్నిధిలో నడుపుము ప్రభువా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా.